భూకంపాలు పుస్తకం 2వ భాగం. భూకంపాలకి కారకుడు అగ్నిదేవత అనుకునేవారు మరికొందరు. భూకంపాలు తరచు అగ్నిపర్వతాలు ఉండే ప్రాంతాలలో వచ్చేవి. పొగ మంట వేడికి కరిగి ప్రవహించే లావాని అగ్నిపర్వతాలు వెళ్ళగక్కేవి. కాబట్టి దాని అడుగున మంటలు ఉంటాయని నమ్మేవారు. హవాయి ద్వీపం మీద ఉండే పెద్ద అగ్నిపర్వతంలో లోపల పీలే అనే అగ్నిదేవత నివసిస్తుందని నమ్మేవారు హవాయి వాసులు. ఆమెకి కోపం వచ్చి కదం తొక్కినప్పుడల్లా భూమి కంపిస్తుందట. దేవతల చేత జయించబడ్డ కొందరు రాకాసులు అగ్నిపర్వతాల పొట్టలో నిర్బంధించబడ్డారని భావించేవారు గ్రీకులు. శృంఖలాలు తెంచుకోవడానికి వాళ్ళు అసహనంగా కదిలినప్పుడు భూమి కంపిస్తుందన్నమాట. దేవతలతో సంబంధం లేకుండా భూకంపాలకి ఓ భౌతికమైన కారణం ఉంటుందని ఆలోచించిన మొదటి వ్యక్తి గ్రీకు తాత్వికుడు అరిస్టాటిల్. ఇతడు క్రీస్తుపూర్వము 374 నుండి 322 వరకు జీవించాడు. విశ్వవిన్యాసంలో ప్రతి పదార్థానికి దాని నిర్ణీత స్థానం ఒకటి ఉంటుందని నమ్మేవాడు అరిస్టాటిల్. కింద స్థిరమైన నేల, దానిమీద సముద్ర జలాలు, నేల మీద నీటి మీద కూడా వీచే గాలి, ఇది ప్రకృతి ఏర్పాటు. ఏదైనా పదార్థం ఉండాల్సిన చోట కాక అసహజంగా మరో చోట చిక్కుకుంది అంటే అది దాని సహజ స్థానానికి తిరిగి రావడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి నేలకు చెందిన ఏ పదార్థమైనా గాలిలోకి పైకి ఎత్తినప్పుడు తిరిగి నేలపై పడటానికి ప్రయత్నిస్తుంది. అలాగే భూగర్భంలో చిక్కుబడ్డ గాలి పైనున్న విశాల వాయుమండలంలో కలవటానికి ఒత్తిడి చేస్తుంది. భూగర్భంలో అక్కడక్కడ పెద్ద పెద్ద బొరియలు, గుహలు ఉంటాయని ఊహించాడు అరిస్టాటిల్. ఆ గాలి పైకి తన్నుకు వచ్చే ప్రయత్నంలో భూకంపాలు పుడుతున్నాయి. ఆ వాదానికి సాక్ష్యాధారాలు ఏమీ లేవు, కానీ అప్పటికి ఆ వాదన సబబుగానే తోచింది. కొన్ని శతాబ్దాల పాటు అంతకన్నా మెరుగైన కారణం ఎవరూ కనుక్కోలేకపోయారు. తర్వాత అంశం, తరంగాలని కనుక్కోవడం. మనిషికి అర్థం కానంత మాత్రాన భూకంపాలు ఆగలేదు. భూకంపాలు వస్తూనే ఉన్నాయి, మనుషులు నాశనమవుతూనే ఉన్నారు. 1556 జనవరి 24 చైనాలో షెన్సీ అనే ప్రాంతంలో భూకంపం వచ్చింది. అందులో 839,000 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. భూకంపాల వల్ల కలిగిన జననష్టం దృష్ట్యా అది రికార్డు. 1703 డిసెంబర్ 30 జపాన్లో టోక్యో నగరంలో వచ్చిన భూకంపంలో 200,000 మంది చనిపోయారు. 1737 అక్టోబర్ 11 కలకత్తాలో వచ్చిన భూకంపంలో 300,000 మంది చనిపోయారు. ఆ రోజులలో సైన్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్న పాశ్చాత్య యూరప్లో ఎక్కడో తూర్పు దేశాలలో వచ్చిన ఆ అవాంతరాల గురించి ఎవరూ పట్టించుకోలేదు. అలా ఉండగా 1755 నవంబర్ 1 పాశ్చాత్య యూరప్లో దురదృష్టం తలుపు తట్టింది. ఆ రోజు పోర్చుగల్ రాజధాని అయిన లిస్బన్ నగరంలో భూమి కంపించింది. పక్కనే ఉన్న సముద్రంలో కూడా సంక్షోభం చెలరేగింది. రాజధానిలో ఇంచుమించు ప్రతి భవంతి కుప్పకూలిపోయింది. వేల మంది జనం ఆ కూలిన గోడల కింద చిక్కుకుపోయారు. అది చాలనట్టు రేవు మీద ఓ పెద్ద సునామీ విరుచుకుపడింది. 15 మీటర్ల ఎత్తైన కెరటం అప్పటికే నేలమట్టమైన ఊరిని ముంచెత్తింది. భూమి మరో 2 కంపించింది. కొన్ని ప్రదేశాలలో అగ్నులు చెదరేగాయి. సముద్రం వెనక్కు మళ్ళీ నేల కుదుట పడేసరికి ఒక్క ఘడియలో 60,000 మందిని పోగొట్టుకున్న నగరం శోకవేదికే అయ్యింది.